ధ్యానం ఏమిటి మౌనం ఎందుకి ధ్యానం కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి మనసులో ధ్యానం మాటలు మౌనం మనసులో ధ్యానం మాటలు మౌనం మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది మనసు మాట కందని నాడు మధురమైన పాట అవుతుంది మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది పల్లవించు పడుతుదనం పరుచుకున్న మమతలు చూడు పల్లవించు పడుతుదనం పరుచుకున్న మమతలు చూడు పసితనాల తొలి వేకువలు ముసురుకున్న మబ్బులు చూడు అందుకే ధ్యానం అందుకే మౌనం కొమ్మ కొమ్మకో సన్నాయి లేక భూగిసలాడే పడవకున్న బంధం చూడు కొంటె వయసు కోరికలాగా గోదావరి ఉరకలు చూడు ఉరక లేక భూగిసలాడే పడవకున్న బంధం చూడు ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలి ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలి ఎప్పుడే ముడి ఎవరితో పడి పడవ పయనం సాగులో మరి అందుకే ధ్యానం అందుకే మౌనం అందుకే ధ్యానం అందుకే మౌనం కోటి రాగాలు ఉన్నాయి మనసులో ధ్యానం మాటలో మౌనం.